కలిసిపోయాక ఈ రెండు కన్నుల పనలిది తెలుసుగా మన్నిస్తున్నా చెలిగా పోయింది ఓ సంధి వెన్నెల నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా కరిగిపోయాను కర్పూర వీణల కురిసిపోయింది ఓ సంధి వెన్నెల జంటగా ఏమవుతామో తెలుసా జతలు కలిసి మన ఒంటిగా ఏమైనా సరే కలిసా ఏ కోరికో శృతే నిల్చగా ఈ ప్రేమలో అధరాలెందుకో అందాలలో ఈ ప్రేమలే కలేలి కిల్చగా పురిసిపో సంధి వెన్నెల కలిసిపోయాను నీ వంశధారలా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా కురిసిపోయింది ఓ సంధి వెన్నెల